కల్లు కల్లు కల్లు మంటూ మెరు పల్లే తుళ్ళు చల్లు చల్లు చల్లున ఉప్పొంగు నింగి ఒళ్ళు నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు నల్ల మబ్బు చల్లని చల్లని చిరుజల్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు సాగాలి మలయా నిల గతిలో సుమవాల గతూగాలి తిరిగే కాలానికి తీరొకటుంది అది నీ పాఠానికి దొరకను అంది నటరాజ స్వామి జటా జూటిలోకి చేరకుంటే విరుచుకు పడు సురగంగకు విలువేముది విలువేముది ఘల్లు ఘల్లు ఘల్లు మంటూ మెరు పల్లె తుళ్ళు చల్లు చల్లు చల్లు నవ్వు పొంగు నింగి ఒళ్ళు కమ్మని కలల పాట ఏ రాగం అంటారు అలలకు అందున ఆశించిన ఆకాశం కలల కరగడమా జీవితాన పరమార్థం కల్లు కల్లు మంటూ మెరు పల్లే తుళ్ళు చల్లు చల్లు చల్లు నాకు పొంగు నింగి ఒళ్ళు నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు వెళ్ళు వచ్చి సాగని తొలకరి అల్లర్లు పల్లవించని నేలకు పచ్చని పరవళ్ళు కల్లు కల్లు కల్లు మంటూ మెరు పల్లే తుళ్ళు చల్లు చల్లు చల్లు నవ్వు పొంగు నింగి ఒళ్ళు